ఓం సర్వాన్ వాయోర్నో కామాన్ ప్రవేశయతి యోగేన బాధాయ భ్రమముపైతి సైతనష్ట్వా ప్రయాయాత్ అకామప్రేతాదేన కామానాను ప్రయాయో అవేదా వీర్య స్యాత్ సజుహుయాత్ సుభ్యంతాంగిరస్తమా విశ్వాసుక్షితయ పృథక్ అగ్నే కామాయే కామానేవాస్మిన్ దధాతి కామప్రేతాయేన కామాను ప్రయాన్తి తేజస్వీ వీర్యావాన్ భవతి సంతతిర్వాయేదా యజ్ఞస్య యోగ్నేనం బాధాయ వ్రతముపైతి సేతుద్వాయతి విచ్ఛిద్యరేవాస్యసా సంప్రాంచముద్ధృత్య మనసోపతిష్ఠేత మనో వై ప్రజాపతిః రాజాపత్న్యో యజ్ఞః మనసైవ యజ్ఞకం సంతనోతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూతిమేవోపైతి ఇవాయేణ ఇంద్రియేణ వీర్యేణ అర్ధ్యతే యస్యాహితాగ్నేరగ్నిరపక్షాయతి యావచ్ఛమ్యయా ప్రవిధ్యేత్ ఎదిదావదపక్షాయేత్ అగుం సంభరేత్ ఇదంతరేకం పరపుతరేకం తదీయేన జ్యోతిషాదం విశస్వ సంవేషణస్తను వైతాదిరేధి ప్రియే దేవానాహం రమే జనిత్రైతి బ్రహ్మణే వైనకం సంభరతి సైవ తదప్రాయశ్చిత్తిః యది పరస్తరామపక్షాయేత్ అనుప్రయాయావస్యేత్ సో ఏవ తదప్రాయశ్చిత్తిః ఓషధీర్వా ఏనస్య పశూన్మయః ప్రవిశతి ఎస్య హవిషే వత్సా అపాకృతాశయంతి తానే దుఃఖ్యాత్ యాతయాం నా హవిషాయతేత ఎన్న దుఃఖ్యాత్ యజ్ఞపురుడంతరియాత్ వాయువ్యాయ వాగోన్నిర్వపేన్ వాయుర్వే పయః ప్రదాపయత సరేవాస్మే పయః ప్రదాపయతి పయో వా ఓషధయః పయః పయః పయసైవాస్మే పయోవరుంధే అథోత్తరస్మే అభిషే వత్సానపాగురుయాశ్చిత్తిః అన్యతరానువారేషు దేవాన్ భాగధేయేన అభ్యర్థయతి యజమానస్య సాయం గృహమాగచ్చంతి యస్య సాయం శబ్దకం హవిరాత్తిమార్చతి ఇంద్రాయ బ్రీహేణ్యుపవశేత్ అయో వాషధయః అయేవాభ్యగృహేత్వపవసతి యత్ప్రాతస్యాత్ తచ్చులం కురుయాత్ అసేతర ఇంద్రపురోణాశ స్యాత్ ఇంద్రియేవేవాస్మే సమేతే దధాతి పయో వాషధయః పయః పయః పయసైవాస్మై పయోవరుంధే అథోత్తరస్మే హవిషే వత్సానపాకురుయాత్ సైవ తదప్రాయశ్చిత్తిః ఉభయానువారేణ దేవాన్ భాగధేయేన అభ్యర్థయతి యజమానస్య సాయం చ ప్రాతశ్చ గృహమాగచ్ఛంతి యస్య ఉభయగం హవిరాత్తిమార్చతి ఐంద్రం పంచశరామోదనం నిర్వపేత్ అగ్నిం దేవతానాం సమయ్యజేత్ అగ్నిముఖా ఏవ దేవతా ప్రీణాది అగ్నిం వాన్మన్యా దేవతాః ఇంద్రమన్మన్యాః తా ఏవోభయే ప్రీణాది పయో వా ఓషధయః పయః పయః పయసైవాస్మే పయోవరుంధే అథోత్తరస్మే అభిషే వత్సానపాకురుయాత్ సైవ తదప్రాయశ్చిత్తిః అర్థో వా ఏతస్య యజ్ఞస్య మీయతే యస్య ఉపత్యే హన్వత్యనాలంభుకా భవతి తామరుధ్య యజేత సర్వేణైవ యజ్ఞేన యజతే తామిష్వాబహ్వయేత అమోహమస్మే సా త్వం యౌరహం పృథివే త్వం సా వాహం ఋత్వం తావేగి సంభవ తారేతో దధామహే పుపుంసే పుత్రాయ వేత్తవై రాజస్మోషాయ సుప్రజాస్తాయ సువేర్యాయేతి అర్ధయేవైనాబహ్వయతే సైవ తదప్రాయశ్చిత్తిః యద్మిష్టన్నేన జుహుయాత్ అప్రజాపశుర్యజమాన స్యాత్ యతనాయతనేనయేత్ అనాయతన స్యాత్ రాజావత్యర్చావల్మేకపాయావనయేత్ రాజావత్యో వై వల్మేకః యజ్ఞప్రజాపతిః ప్రజాపదావేవ యజ్ఞం ప్రతిష్ఠాపయతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూతిమేవోపైతి తత్కృత్వా అన్యాన్ దుగ్ధాపనలోహోదవ్యం సైవ తదప్రాయశ్చిత్తిః యత్కీటాపన్నేన జుహుయాత్ అప్రజాపశుర్యజమాన సదనాయతనే నినయేత్ అనాయతన సద్ మధ్యమైన పద్మేణ ద్యావాపృథివ్యంత పరిశీర్ణయేత్ ద్యావాపృథివ్యోరేణ ప్రతిష్టాపయతే తత్కృత్వా అన్యాన్ దుగ్ధా పునరుహోదవ్యం దైవత ప్రాయశ్చిత్యే ఇదవమిష్టేన భుజాత్ అవలోమ స్యాత్ పుంజాయేత ఇలాసో వా స్యాత్ నిర్ప్రత్యేయాత్ యజ్ఞం విచ్ఛిన్యాత్ సయుభుయాత్ మిత్రోజనాహం కల్పయతి ప్రజానన్ మిత్రోదాసాన పృథివే మతద్యాం మిత్రకృష్ణేన విడాభిజష్టే సత్యాయ హవ్యం కృతవజ్ఞ భవతేతి మిత్రేణైవేన కల్పయతి తత్కృత్వా అన్యాం దుగ్ధ్వా పునరుహోదవ్యం దైవ ప్రాయశ్చిత్తిః ఎత్పూర్వశ్యామాహుత్యాగం హుతాయాముత్తరాహుతి స్కందేత్ ఇమాద్యపశుభిర్యజమానోవ్యర్థేత యదుత్తరయాభియుయాత్ త్రిష్టాద్యపశుభిర్యజమానోవ్యర్థేత యత్రమేచ్ఛవనస్పదే దేవానాం గుహ్యానామాని తత్ర హవ్యాని కామయేతి వానస్పత్యయచ్చారమిధమాధాయ తోష్ణేమేవ పునర్జుహుయాత్ వనస్పతిరేవ యజ్ఞశ్చాత్తాంచానాత్తాంచాహుదేవిదాధార తత్కృత్వా అన్యాం దుగ్ధా పునరుహోదవ్యం దైవతప్రాయశ్చిత్తిః యత్పురా ప్రయాదేభ్య ప్రాణంగారస్కందేత్ అభ్యర్యవే యజమానాయ చాగ్ర స్యాత్ యద్దక్షిణా బ్రహ్మణే యజమానాయ చాగ్ర స్యాత్ యత్ప్రత్యగ హోత్రే జపత్నే యజమానాయ చాగ్ర స్యాత్ యదుదంగే అగ్నేధే పశుభ్యశ్చ యజమానాయ చాగ్ర స్యాత్ యదభిభూయాత్ రుద్రాస్య పశోన్ఘాతుక స్యాత్ యన్నాభిభూయాత్ అశాంత ప్రక్రియేత సుమస్య బుద్ధేనాభినిదధ్యాత్ మాతమోమాయజ్ఞస్తమన్వాయమానస్తమదే నమస్తే అస్వాయతే నమో రుద్రపరాయతే నమో యత్ర విశేషసే అమం మాహికంసే నమం మాహికంసే హృదయేన స్కందేన తం ప్రహరేన సహస్రలింగామిడభో జాతవేదాః స్వామృష్ఠో కృతవాన్ సుప్రతీకః వామోహాసేన్మే క్షితోనే త్వాజహామ గోపోషన్నో వీరపోషంజేచ్ఛేతి బ్రహ్మణేవేణం ప్రహరతి సైవ తదప్రాయశ్చిత్తిః ఏషేంద్రియేణ వీర్యేణభ్యదే యస్యాహిదాగ్నేరగ్నిర్మత్స్యమానో నజాయతే యత్రాన్యం పశ్యేత్ తదాహృత్యహోదవ్యం అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి యజ్జన్న ఇంద్రేత్ అజాయాగం హోదవ్యం ఆగ్నేయేషా అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి అజస్థితునాశ్నీయాత్స్యాశ్నీయాత్ యామేవాఘ్నావాహుజుభుయాత్ తామద్యాత్ తస్మాదశనాశ్యం యజ్జాన్న విందేత్ బ్రాహ్మణస్ దక్షిణే హస్తే హోదవ్యం ఏషవాగ్నే స్వాబ్రాహ్మణ అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి బ్రాహ్మణం తుపశక్తేనావరుంధ్యాత్ యద్బ్రాహ్మణం వసత్యాపరుంధ్యాత్ యస్మిన్నేవాజ్ఞావాహుతింజుభుజాత్ సంభాగేణ ప్రధ్వజేత్ తస్మాద్బ్రాహ్మణో వసత్యేనావరుధ్యః యద్బ్రాహ్మణం న విందేత్ దర్భస్తంభే హోదవ్యం అగ్నివాన్ వేదర్భస్తంభః అగ్నావేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి దర్భాగస్తునాధ్యాసీత యద్దర్భానధ్యాసీత యామేవాజ్ఞావాహుతింజుభుయాత్ తామధ్యాసీత తస్మాద్దర్భానాధ్యాసితవ్యాః విదర్భాన్న విందేత్ అప్సహోదవ్యం ఆపో వై సర్వా దేవతాః దేవతాః స్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి ఆ వస్తున పరిచక్షేత యదావ పరిచక్షేత యామేవాప్స్వాహుతింజుభుయాత్ తాం పరిచక్షేత తస్మాదాపోన పరిచక్ష్యాః మేధ్యాధ్యాధ్యాతనమోసం సృజ్యే యస్యాహితాగ్నేరగ్నేరగ్నిభిరగ్నేశ్రం సృజ్యంతే అగ్నిరగ్నిదేవరోడాదమష్టాగమానందర్వవేత్ మేధ్యాం దైవా వేభ్యాంగతమభౌవ్యాక్రేతే అగ్రే ప్రథమదే పురోణాష్టాగపాలన్యర్మవేద అగ్నిమేహ ప్రథమతి యస్మేణ భాగే జైనాపథాపదే సేవైనం ప్రథమాలంభయతే తద్భక్తమంతమగతమగ అగ్నిరంజస్పష్టాగస్పతి పృథివ్యామవచస్వేత నాభిప్రాప్నోరాజే ఏతో ఏతద్వాజినమాహిదాగ్నేరగ్నిహోత్రం తద్యక్షవేద ఏదోజనగ్రవేద గర్భగ్రస్తవంతమగతమగరిత్యాహేవాస్మిన్ వాజినం దాదే అగ్నిరిత్యాహ అగ్నిర్వేద దోషాః ఏతదేవ తద్దాతి ఇంద్రిత్యాహ ఇంద్రియమేవాస్మిన్ దాతి తస్తేత్యాహ తష్టావే పశూనాం మిథునానాగం రోపకృత రూపమేవ పశుర్దాతి బృహస్పతిరిత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతిః బ్రహ్మణైవాస్మే ప్రజాపజనయతే పృథివ్యామోజశ్చోదేతరిత్యాహ అస్యామేవేన ప్రతిష్టాపయతే నాభిప్రాప్నోజనిర్దింబరాజేత్యాహ రక్షతామపహత్యే యా పునస్తాః ప్రస్రవంతే ఉపయత్తాత్ సర్వతస్త్రియాః తాభిరస్తిమపిత్రాభిః శ్రద్ధాయజ్ఞమానభే దేవాగాదుమిదః కాదుమియజ్ఞాయ విందత మనస్పతినా దేవేన బాధాయజ్ఞప్రయజ్యతాం శ్రేయస్యే దివః గాయత్ర్యాసో మాధుతః సోమపేథాయతన్నయతం మకరమంతరమాదతే ఆపో దేవే శుద్ధాస్త ఇమాపాత్రాణి సంసద ఉపాదిజ్ఞాయ దేవానాం అన్నవర్గముత సంసద అయోగ్రేణమయోగ్నియాసో అయోత్సేణమేంద్రాయ అభిధేయ ధియస్వ గాయత్రీమన్నవర్గేణ పయస్వామంగరాత్మిమం అగ్నిం గృహ్ణామి సంయోమయోభూః ఉద్యంతమారోహదిశోర్యమన్నే ఆదిత్యం జ్యోతిషాం జ్యోతిరుత్తమం స్వయజ్ఞాయ రమదాం దేవతాభ్యోద్రానాదిత్యాన్ ఇంద్రేణ సహ దేవతాః తాః పూర్వ పరిగృహ్ణామి స్వాయతమేవ నేషయాః ఇమామోర్జం పంచదశే ప్రవిష్టాః తాం దేవాన్ పరిగృహ్ణామి పూర్వః అగ్నిహవ్యమాధిగతానావహతు పౌర్ణమాధర్మృహమిదమే ధామయే పూర్వపరిగృహ్ణామి స్వాయుధనేమ అగ్నిం గ్రహవజమభిజన్మదానాః తాన్ పూర్వ పరిగృహ్ణామి స్వాయుధనేమనేషయాః అయం పితృనామగ్నిః అవాహాద్భవ్యా పితృభ్యా తం పూర్వ పరిగృహ్ణామి అభిజన్న పితం కరదె అజస్కంతాగుంసభాపాలాః విజయభాగుంసవిన్ధతాం అగ్నే జీతాయ మేధుభ్యః అజిత్యే శరదశ్రతం అన్నమావధేయం అభిజాన శరదశ్రతం ఆవృతేయం మంత్రం అయోద్రియోక్షతమహమిజ్యేష్టేభ్యసుభ్యోయజ్ఞం ప్రబ్రవీమి ఇదమహమింద్రజ్యేష్టేభ్యరుద్రేభ్యోయజ్ఞం ప్రబ్రవీమి ఇదమహం వరుణజ్యేష్టేభ్య ఆదిత్యేభ్యోయజ్ఞం ప్రబ్రవీమి వయస్మదేరోషయ వయస్మద్దేర్ఘాంబయ అపాంబయోయత్మయ నమామింద్రజగుంధ అగ్నేః ప్రథమద ప్రతంజరిష్యామి అచ్చగేనందన్మేలాభ్యతాం వాయోః ప్రథమద ఆదిత్యవ్రతపద ప్రధానాం ప్రథమద ప్రతంజరిష్యామి అచ్చగేనందన్మేలాభ్యతాం ఇమాం ప్రాజేమదేతి విషమోర్జమభిజగ్రస్కృతాం బహువర్ణామశుష్కాగ్రాం హరామిషుభామహం యత్కృష్ణారూపం కృత్వా ప్రావిశస్తం వనస్పతేన సంభరామిషదంభృతాయోడసంచోటతయ దేవేభ్యత్రిగంబురా పర్వదాభ్యాసం పరిస్థలమాహరన్ అమాయ్యం తదేవం శివమస్తు మే ఆక్షేత్తమవమారిహం దీవాని సర్వశ్వతం అపరిమితానాం పరిమితాః సన్నగ్యేషు పుదాయకం ఏదో అమారికాహం కథమచ్చదాహం పునరుద్ధారవ గుణా భవంతో సకృదాచ్ఛిన్నం పరిహరోర్నామతో శోనం పితృభ్యస్తాభరామ్యహం అస్మిన్ ఛేదంతు మే పితర సోమ్యాః పితామహా ప్రపితామహాశ్చానుకైః సహ ృపత్పరాజేర్భాంపాదేషంవిద యజ్ఞే పవిత్రం పౌతమం ప్రజోహవ్యం కరోతు మే ఇమౌ ప్రాణాపానౌ యజ్ఞాంగాని సర్వశః ఆప్యాయంతౌ సంచరతాం పవిత్రేహవ్యశోధనే పవిత్రే స్వా వైష్ణవే పాయుర్వాం మనసా పునాదు అయం ప్రాణశ్చ పానశ్చ యజమానమిగచ్చతాం యజ్ఞేభూతాం పోతారౌ పవిత్రేహం యశోధనే తయా వేదం విజదు పృథివీ తయా యజ్ఞో జాయతే విశ్వదాని అక్షిత్రం యజ్ఞమన్వేషు విద్వాన్ తయా హోతా సంతనాద్యర్థమాసాన్ శోధసంతూనాం పవిత్రేణ సహాగి సువేజగం రజ్జనభిధానే అగ్నిజామపదేవతాం అప్రసన్నం యజ్ఞస్య ఉఖే ఉపదధామ్యహం పదుభిస్తన్నేతం విభృతాం ఇంద్రాయ సదంతథే ఉపవేషోయజ్ఞాయ వాం పరివేషమసారయన్ ఇంద్రాయ అవిక్రణ్వంతః శివశ్శర్మభవాదినః అమన్వయం దేవ పాత్రం యజ్ఞస్యాయుష ప్రయుజ్యతాం ఇహ పవిత్రమజనేతాః ఆపోధారయమాదిగుః దేవేణ సమిత్రాక్రూతాః అసోస్తూర్యస్త రశ్మిభిః గాంధోహ పవిత్రే రజ్యం సర్వా పాత్రాణి సంసద ఏతా ఆదరంతి పశుమద్వానాః ప్రజాపదే యశో విశ్వరూపాః బహ్వేర్భవంతేరుపజాయమానాః ఇహ వైంద్రారమయతు గావః పూషాస్థ అయక్ష్మావ ప్రజాతకం దిదామే రాజస్తోషేణ బహుళా భవంతేః ఊర్జం వయః పిన్వమానా ఘృతం చ దేవో జీవంతేరుపవత్సలేయం యౌష్టమయజ్ఞం పృథివేషసంధాతాం ధాతా సోమేన సహవాదేన వాయుః యజమానాయ త్రివిణం దధాతు ఉత్సందుహంతి కలశంకదర్భ్యనం ఇడాం దేవే మధుమదేకం సుపర్పితం తదింద్రాగ్నేయజన్మదకం సౌనతావత్ తద్యజమానమృతత్వే దధాతు కామసుక్ష్మప్రణాః బ్రూహి ఇంద్రాయ హవేంద్రియం అమోయస్యాహం దేవానాః మనుష్యానాం ప్రయోహితం బహుగుబ్ధేంద్రాయ దేవేభ్యః హవ్యమాప్యాయతాం పునః వత్సేభ్యో మనుష్యేభ్యః పునర్దోహాయ కల్పతాం యజ్ఞస్య సంతతిరసి యజ్ఞస్య త్వా సంతతిమనసంతమామి అధస్తమజ విష్ణవే త్వా యజ్ఞాయాపి తథామ్యహం అభ్యతిరిక్తేన పాత్రేణ యా పూతా పరిశేరతే అయం వయః సోమం కృత్వా స్వామిగచ్చదు పర్ణవల్క పవిత్రం సౌమ్య స్వమాభ్యనిర్మిత యో వర్ణం చర్భం చ దేవానాగంహవ్యశోధన ప్రాతృవేషాయోపాయ విష్ణోహవ్యగంభిరక్షసి ఉమాభగ్నేపస్తృణుతే దేవత ఉపవసంతు మే అహం గ్రామ్యానుపవసామి మహ్యంగోపదయే పశూన్ దేవాదేవేషు పరాక్రమధ్వం ప్రథమా ద్వితీయేషు ద్వితీయాస్తృతీయేషు త్రిదేకాదశాదిశమావద ఇదగుంషనే యజ్ఞమిదం కరోమి ఆత్మా కరోత్వాత్మనే ఇదం కరిష్యే భేషజం ఇదం మే విశ్వభేషజ అశ్వినా ప్రాపదం ఇమం ఇదమహగుంధేనాయాభీత్వరియై ముఖముపోహామి సూర్యజ్యోతిర్విభాహి మహలేంద్రియాయ ఆప్యాయతాం హృదయోనిః అగ్నిహవ్యానమన్యతా క్షమం క్షత్రజమంక్షరూపంతాయ సుమిదం శూనాం తేజసా అగ్నియుష్టమభిఘారయామి శోణం తే సునం కరోమి ఘృతస్థారయా సుషేవం కల్పయామి తస్మిన్ శ్రీరాముదయ ప్రతిష్ట హ్రీణాం మేషతు మనస్యమాన ఆర్ద్రప్రదస్తర్భువనస్య గోపాః శతముత్సాదితామదీనాం ప్రవిష్ట దేవానాం విష్ఠామనియోమితస్థే ఆత్మన్వాన్ స్వామఘృతమాణి భూత్వా దేవాంగచ్చ సువర్మిందగజమానాయ మహ్యం ప్రచల్యేన సామోక్రమేణ దేవా పితర పితరో దేవాహమే యస్మినమంతరే సంభయత్రగ్రస్వం దత్తం సంభోత్రగ్రస్వగ్రశ్రాంతం సంహృతం తస్మేద్రష్టా వాయుర్వశ్రోత ఆదిత్యో విఖ్యాత పృథివీ మాత ప్రజాపతిర్బంధు మాభేర్మా సంవిత్వాహికం శిషం మాధేక్రమేర భరతముద్ధరే మనుషిం చ అపదానాని ప్రత్యపదాస్యామి నమస్తే స్వమాహింసే యదోదానాని వ్యోమాకారిషమాత్మన ఆజ్యేన ప్రత్యలక్ష్మేణ తాజ్ఞాయుధాం పునః అజ్యాయోయమమాత్రాద్ ఆవ్యాధాకృత్యతామిదం మారోరుమయజ్ఞస్య శుద్ధగ్రంథమిదగం హవిః మరుణాదృష్టాం ఘటవయే మిత్రావరుణసమేతాం దక్షిణార్ధాసం భిందన్ అవద్యాం మే గతోముఖాం ఇడే భాగం జుషస్తనః జన్మగాయుమాల్పదః తస్యాత్తే భక్తివారస్యామ సర్వాత్మానస్సర్వగణాః దర్ధమిన్వస్వ దరదోమేవాక్షాయే పర్వతోమేవాపసత్ విషాంగ్లుప్తిరథే శివమే కల్పంతాం కల్పంతాం మే విషః దైవేశ్చ మానుషేశ్చ భవరాత్రే మే కల్పేతాం అర్ధమాసా మే కల్పంతాం మాసా మే కల్పంతాం ఋతవో మే కల్పంతాం సంవత్సరో మే కల్పదాం కృత్తిరస కల్పదాం మే ఆశానాం దాశాపాలేభ్య చతుర్భ్య అమృతేభ్య ఇదం భోజస్యాధ్యక్షేభ్య ఇదేమ అమిదా వయం భజతాం భాగే భాగం మా భాగో భక్త భాగం భజామః అపస్మిన్ వా ఓషధే అర్జున్ వా దివాత్మా హి ఇతదుష్పాద వా దివోవిష్టిమేరయ బ్రాహ్మణానామిదగం హవిః సౌమ్యానాగం సోమపేచినాః నిర్భక్తో బ్రాహ్మణః నేహా బ్రాహ్మణస్యాస్తి సమంతాం బలిరవిడాకృతేన సమాదిత్యేర్వజభిస్తం మరుద్భిః అవింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యన్నపాగచ్చతి స్వాహ ఇంద్రాణీవాహృతబాహూయాదం అతిశిరవసుపుత్ర అస్థోరిత్రాగారిహవత్యా ఉపనిషేషు ప్రజాస్తాయ సంవత్నేమత్యాసుపుతేన గచ్చతాం యజ్ఞస్య యుక్తౌధర్యాభూతాం సంజానానో విలహదామరాజేః దివిజ్యోతిరజనమారభేదాం దశలే తనవో యజ్ఞయజ్ఞయాః తా ప్రీణాదిజమానాహృతేన నారిత్రయో ప్రచితమీడమానః దేవానాం దైవ్యమానామృతోభూత్ యం వాహం దేవాకల్పయన్ ఓర్జభాగంశదక్రతో ఏతద్భాంతేన ప్రీణాని ఏణ దృప్యతమగంహో అహం దేవానాగం సృతామస్మి లోకే నమేణ విష్ణుర్నమిషద్భవాది అహం నాష్ఠావలేజామి విద్వాన్ యుదాభ్యామింద్రో అర్థాద్భాగేయం అనాథద్భవదేవ సోమ అస్మిన్ యజ్ఞే మరుతో మృణదాన మానవిదమిభామో అశస్తి మానవిదద్వజనాద్వేష్యాయ శుభం వాజినం వయం పూర్ణవాదయ్యామహే నామలోహనాగం సువేర్యం నాయస్మోషకం సహస్యనం ప్రాణాయ సుదాసరే పూర్ణవాసాయ స్వాహ అమావాస్యాసుభగాసుదేవాప్యాయమానా ప్రాణోదోహనాగం సువేర్యం నాయస్మోషకం సహస్యనం అపానాయ సుదాసరే అమావాస్యాయే స్వాహ అభిష్నే విపరిధేయం జామిం మాయుకుం దేవమయాశయానా ఓదృశనాహనాసువర్ణాహ నిష్కాయమేజమానస్య బ్రధ్నే పరిష్కృణేన పరిసత్తాజ్ఞే పరిహితాజ్ఞమానం భునక్తో అపాంగసవోషధీనాగం సువర్ణః నిష్కాయమేజమానస్య సంతకా మధుఖాహ అముత్రామష్మిన్ లోకే భూపదే భువనపదే మహతో భూతస్య పదే బ్రహ్మానంతాహృణేమహే అహం భూపతిరహం భువనపతి అహం మహతో భూతస్య పతి దేవేణ సుమిత్రా ప్రసూతాద్యుజ్యం కరిష్యామి. దేవ సుమితరే దంతా వృణతే బృహస్పతిం దేవ్యం బ్రహ్మాణం తదహం మనసే ప్రబ్రవీమి. మనో గాయత్ర్యై గాయత్రే తృష్టుభే తృష్టుభ్యగత్యై జగత్యనుష్టుభే అనుష్టుపంక్తే పంక్తిః ప్రజాపతయే ప్రజాపతిర్విశ్వేభ్యో దేవేభ్యః విశ్వే దేవా బృహస్పతయే బృహస్పతిర్బ్రహ్మణే బ్రహ్మభోద్భవస్సువః బృహస్పతిర్దేవానాం బ్రహ్మా అహం మనుష్యానాం బృహస్పతే యజ్ఞం గోపాయ ఇదం తస్మే హర్మ్యం కరోమి. యోగో దేవాశ్చరతి బ్రహ్మచర్యం మేధావీ లక్ష్మణజాతమస్మే అంతర్గోతశ్చరతి మానుషేషు చతుస్య ఖండాయ సుమేషాః తథపదేకా భువనస్య మధ్యే మర్మర్జమానా మహతే దౌభగాయ మహ్యం దుఃఖయజమానాయ కామాన్ భూమిర్భోక్తామహిమానం బపోష. తదో దేవే వర్ధే దేవయాగుంహి యజ్ఞా యజ్ఞం విజయంతి సంచ ఓఢధీరాపరిహదక్పరేశ్చ యోమావృతామనసాయిష్ట వాచా యోద్బ్రహ్మణా కర్మణా ద్వేష్టి దేవాః యస్మిదేన హృదయేనేష్టనాచ తస్యేందవజ్రేణ శిరక్ష్యగ్నే ఓర్ణామృతప్రథమానగ్రస్యోనం దేవేభ్యోయుక్తకంసనాయ వరిహి స్వర్గే లోకే యజమానకం విధేహి మాన్నాగస్తు వృష్టే పరమే వ్యోమన్ ఋతుఖండాయ మతి సుమేధాః ధృతపదేకా వజినానివస్తే స్వాస్థిర్యమానామహతే సౌభగాయ సావేషక్షయజమానాయ కామాన్ శివాజ మే షడ్మాజై శోనాజ మే షుడదాజై ఓర్జస్వజేజ మే బయస్పతేజై ఇషమోర్జం మే బిన్వస్వ బ్రహ్మతేజో మే బిన్వస్వ క్షత్రమోజో మే బిన్వస్వ ఇషం పుష్టిం మే బిన్వస్వ ఆజరన్నాద్యం మే బిన్వస్వ ప్రజాం పశూన్మే బిన్వస్వ అస్మిన్ యజ్ఞం బహూని బిన్వే అవిక్షోభాయ వర్ధేంద్రధామి ధర్తాధరణోధరీయాన్ అగ్నిర్వేదాగం జనిరతోనుదాతే విచ్ఛిన్నద్విభిసరేభ్యాగం సపత్నాన్ జాతాన్ భ్రాతృవ్యానగేది దృశ్యమానాః విశోరింద్రాభ్యాం విధమాన్యేనాన్ భాగ్యస్వానాముత్తమోసాని దేవాః విశోయింద్రేణ దమానే అదాదిం విశ్వం బ్రాహ్మానమదిందుర్మలాయం సీదంతే దేవేషు కృతస్య లోకే ధృతే త్వా విశృతే స్పృశృతే ప్రాణాన్మయి ధారేదం ప్రజాన్మయి ధారేదం పశోన్మయి ధారేదం అయం ప్రస్త్రభయస్య ధర్తా ధర్తా ప్రయాజానామృతానో యాజానాః సదాసారపశోవిశ్వరూపాః తస్మిన్ సదాధ్యాసాదయామి ఆరోహ పథోజుహృదే భజానాన్ యత్రయపథమజాయే పురాణాః హిరణ్యపక్షా విరా సంహృతాంగా వహాజమాసుకృతాన్యత్ర లోకాః అవాహం వాదవృతాశ్వత్నాన్ ధాతాన్ ధాతృవ్యానయేన దృశ్యమానాః లోహయజ్ఞకం సుదుఖామివ ధేనుం అహముత్తరా భూయాసం అథయమత్ సమత్నాః యోమా వాజామనసాదుర్మరాయః హముత్తర భూయాసం అసరేమత్సవత్నాభోజాక్వరీనాగం సోన ప్రియనా ప్రియేణ శోనో మే చేసివ్యాజయాగే లోకే దివిజేన పృథివ్యామంతరిక్షే అహముత్తర భూయాసం అసరేమత్సవత్నాః యజ్ఞస్థాయే జిరస్య పూర్ణా అక్షిన్నమయా సదసాన ఉత్సహ మారుతేణ సమణా దేవ్యేణ యజ్ఞోని సర్వదశ్రుత సర్వదోమాం భోదం భవిష్యచ్చ్రయతాం శతం మే సంతు ఆశ సహస్రం మే సంతు సోమృతాః ఇరామదే ప్రసుమదే ప్రజాపతిర సర్వదశ్రుత సర్వదోమాం భోదం భవిష్యచ్చ్రయతాం శతం మే సంతు ఆశ సహస్రం మే సంతు సోమృతాః విరావదే పశుపదే ఇదమింద్రియమృతం వేయం అనేంద్రాయ పశువో జగత్సన్ ఏన దేవామోద్యమోజస్సమేయం శిశలం మహిష్యేతాం యత్పృథివీమర్తప్రవిష్టం ఏనాదిం తద్బలమింద్రే ప్రజాపదే ఇదం తచ్చుక్రం మధువాచనేవదే ఏనోపరిష్టాధిమాన్మహేంద్రం దశిమాంధినోదు అయం వేద పృథివీమందమిందుజె గుహాదీంగ్రహణేషు సమిందుజ విజమానాయ లోకం అచ్చిద్రం యజ్ఞం భూరి కర్మాకరోదు అయం యజ్ఞ సమసదర్ధవిష్మాన్ వితాసాం నాయుషా దేవతాభిః తేన లోకాన్ సూర్యవతోదయేమ ఇంద్రస్తక్ష్యము దర్పమశ్యాన్ అస్మిన్ యజ్ఞే యజమానాయమక్యం అపరమింద్రాగ్నే భువనాన్నుదేత అహం ప్రజాం వీరవతేం విదేయ అగ్నే వాజిత్ వాజంతాదిష్యంతం వాజంతేష్యంతం వాజనం వాజితం వాజిత్యాయేతం వాగ్నే అగ్నిమన్నాదమన్నాద్యాయ బహూతోద్యో పితా ఉపమాద్యో పితా పేత అగ్నిరాగ్నే ఆదిదే జీవాత్మే పుణ్యాయ బహుదా పృథివే మాత మాతా పృథివే క్వేత అగ్నిరాగ్నే ఆదిదే వర్తతే జీవాత్మే పుణ్యాయ మనోజ్యోతిర్దృషదామాజ్యం విచ్ఛిన్న యజ్ఞం సమిమందధాదు గృహస్థగస్తమదాగమన్నః విశ్వే దేవాయవాదయంతాం ఎంతే అగ్నా వృష్టామి అహం వాక్షిపితశ్చరన్ ప్రజాంతరస్రమూలం నీచేర్దే వానరశ్చర అగ్నేయోనాభిదాసతి సమానోయశ్చ నిత్యః విద్భస్తేవ ప్రక్షాయనః నాదస్యోచ్ఛేద కించన యోవాన్ వేష్టి జాతవేదః కించాహం వేష్మిష్టవాన్ సర్వాగస్తానగ్నే సంతః యాగశ్చాహం వేష్మిజేతమాన్ అగ్నే వాజయత్ రాజన్వాస సర్వాగుంసం రాజంతి శివాగుంసం రాజనం వాజితం వాజిత్యాయే సంవాహాగ్నే అగ్నిమన్నాదమన్నాద్యాయ వేదర్భరిశ్రుతం భవే యజ్ఞ పరిశయశ్రుత ఆజ్ఞం యజ్ఞాశ్రమషత్కారా సమ్మే సన్నతయోనమంతా యద్మసన్నహనే హృదే వివక్షేలోపదత పృథివ్యాధ్యుత్ ఏనాహస్త్రకాండేన విషంతకం శోచయామే విషన్మే ప్రశోచనో ఓషధే మోహకుంశనం యజ్ఞ నమస్తే యజ్ఞ నమో నమస్తే యజ్ఞ శివేన మే సంతిష్టస్వ శోణేన మే సంతిష్టస్వ భూతేన మే సంతిష్టస్వ బ్రహ్మవర్తతేన మే సంతిష్టస్వ యజ్ఞస్య క్రమ సంతిష్టస్వ ఉపదే యజ్ఞ నమః ఉపదే నమః ఉపదే నమః నిష్ఫలే క్రియమాణానా యోన్యంగోమశిష్యతే యక్షతాం భాగధేయం ఆపస్తత్ర వహతాదిదః ఉలూఖలే ముసలేశ్చ సూర్పే ఆశిశ్రేష దృషదియః కపాలే అవప్రణో విప్రుః సంయుధామి విశ్వే దేవాహవిరదం విహంతా యజ్ఞేయా విప్రుః సంతి వక్మేః అర్ణోదాః సర్వాః సృష్టాః సుహృదా జుహోమి ఉద్యన్నర్జమిత్రమః సమత్రాహం మే అనేన సహ దిరేనాని విద్యుదాజే నిమ్రోజన్నసరాం కృతే ఉద్యన్నద్యమినా భజ యదా వృత్తేభ్యో యథా దీర్ఘాయుత్తస్య హేషుషే కస్య నోదేహ సూర్య ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాన్ దివం హృద్రోగం మమ సూర్య హరిమానం చ నాశయ సుఖేషు మే హరిమానం రోపణాకాశుధ్వజే అసోహారి ద్రవేషు మే హరిమాన విదధ్వసి ఉదకాలయమాదిత్య విశ్వే నహరాధ విదంతం మమ రంధయన్ మో అహం విదతోరథం యో నశ్వపాదశవద కష్టన శ్రవదశ్రవాన్ సుఖాదశస్మై నివృత్త సర్వం పాపకం సమూహతాం యోన సపత్నో యోరణ భర్తాభిదాసు దేవాః యుద్ధస్తేవ ప్రక్షాయదః మాదస్యోచ్ఛేద కించన అవశిష్టః పరాపద స్వరా బ్రహ్మదంశదః గచ్చామిత్రాన్ ప్రవిశ వైషాన్ కంచనోచ్యుతః సక్షేదం పశ్య విషత్తరితం పశ్య నాకేదం పశ్య రమజపరిష్ఠా రథం వరిష్టం అమృతాయాన్యాహుః సూర్యో వరిష్టో అక్షసర్విభాగే అనుద్యావామృథివీరేవపుత్రే దీక్షాధితపసో యోనిః తపోసి బ్రహ్మణో యోనిః బ్రహ్మాదిక్షత్రస్య యోనిః క్షత్రమస్కృతస్య యోనిః యతమసి భూరారభే శ్రద్ధాం మనసా దీక్షాం తపసా విశ్వస్య భువనస్యాధిపత్నే సర్వే కామాయమానస్య సంతో బాలం ప్రాణం మనసాన్వారభామే ప్రజాపతియో భువనస్య గోపాః సమావృత్యాస్త్రాయతాం ప్రాత్మగుంభజ జాగ్జీవాజామహే ఇంద్రజాత్మరగాయత్రేం ప్రపద్యే నాయంతే ఇంద్రజాత్మరతృష్ణుభం ప్రపద్యే కాంతే గణజ్ఞే ఇంద్రజాత్మర జగదే ప్రపద్యే కాంతే గణజ్ఞే ఇంద్రజాత్మర విష్ణుభం ప్రపద్యే కాంతే గణజ్ఞే ఇంద్రజాత్మర పంచం ప్రపద్యే కాంతే గణజ్ఞే ఆహందే క్షామరుహమదసరపత్నే గాయత్రేణ సందధా బ్రహ్మణాయ రథం సత్యే ధాయే సత్యమృతే ధాయే రంజమే సత్యం చాభూతా జ్యోతిర్భూపకం సువర్గమం సువర్గం లోకం నాగస్య పృష్టం వర్ధస్య పిష్టపమగమం పృథివీ దీక్షాయాజ్ఞదేక్షయా దీక్షితయాజ్ఞదేక్షయా దీక్షిత తయాక్షయా దీక్షయా మే అంతరిక్షం దీక్షయా వాయుర్దేక్షయా దీక్షిత తయా వాయుర్దేక్షయా దీక్షిత తయాక్షయా దీక్షయా మే దేక్షయాదిత్యోదేక్షయా దీక్షిత యాదిత్యోదేక్షయా దీక్షిత తయాక్షయా దీక్షయా మే దిశోదేక్షయా చంద్రమాదేక్షయా దీక్షిత తయా చంద్రమాదేక్షయా దీక్షిత తయాక్షయా దీక్షయా మే ఆపోదేక్షయా వర్ణో రాజా దీక్షయా దీక్షిత తయా వర్ణో రాజా దీక్షయా దీక్షిత తయాక్షయా దీక్షయా మే ఓషధయో దీక్షా తయా సోమో రాజా దీక్షయా దీక్షిత తయా సోమో రాజా దీక్షయా దీక్షిత తయాక్షయా దీక్షయా మే వాగ్దీక్షా తయా ప్రాణో దీక్షయా దీక్షిత తయా ప్రాణో దీక్షయా దీక్షిత తయాక్షయా దీక్షయా మే పృథివే త్వాదీక్షమానమనుదీక్షతా అంతరిక్షం తాదేక్షమానమనుదేక్షతాదేక్షమానమనుదేక్షతాదేక్షమానమనుదేక్షంతాం ఆపస్తాదేక్షమానమనుదేక్షంతాం ఓషధిషస్తాదేక్షమానమనుదేక్షంతాం వాక్తాదేక్షమానమనుదేక్షతాదేక్షమానమనుదేక్షంతాం సామానిక్తాదేక్షమానమనుదేక్షంతాం విజయగుంషిత్తాదేక్షమానమనుదేక్షంతాం ఆపశ్చౌషధయశ్చేక్షమానమనుదేక్షంతాక్షేదక్షమిదేహసీద దేవానాగం సంతామహదేరణాయ శ్వాసస్థస్తనుపాదంవిదస్వ విదేమేహి సోనమహాభిషేవ శివో వా శివమామిష సత్యం మహాత్మా శ్రద్ధామేక్షితిః తపో మే ప్రతిష్ట సవితుర్పసూతమాదిశోదీక్షయంతో సత్యమస్మే అహం తదస్యమేతత్ అమాభిజో నిస్తమయోనిరస్మే మమైవదన్మహవ్యాన్యజ్ఞే పుత్రపిత్రేలోర్భిర్జాతవేద ఆయుక్పాణసుప్రదీక పురస్తాద్ అగ్నే స్వాయోనివాసీసాధ్య అస్మిన్ సహస్యే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవాయమానస్తేజన ఏకమిషే విష్ణుస్వాన్వేదో దేవోర్జే విష్ణుస్వాన్వేదు త్రీణిం వ్రతాయ విష్ణుస్వాన్వేదు చత్వారి మాయోభవాయ విష్ణుస్వాన్వేదు పంచపశుభ్యో విష్ణుస్వాన్వేదు షడ్రాయ స్తోషాయ విష్ణుస్వాన్వేదు సప్తసప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్వాన్వేదు సఖాయ సప్తమూమ సఖ్యేగమేయం సఖ్యాత్తే మాయోషం సఖ్యాన్మే మాయోషాః సాధు బ్రహ్మణ్యే తస్యాస్తే పృథివీ పాద సాధు బ్రహ్మణ్యే తస్యాస్తే అంతరిక్షం పాద సాధు బ్రహ్మణ్యే తస్యాస్తే ద్యౌ పాద సాధు బ్రహ్మణ్యే తస్యాస్తే దిశ పాద సాధుస్తే పంచమ పాద సాధమోర్జంధుక్ష్మేంద్రియం బ్రహ్మవర్చసుమన్నాద్యం ఇమే ప్రాపయస్మయే దేవానాం ధేనుగం సుఖామనపస్మరంతే ఇంద్రస్వామం విపదు క్షేమోస్తున ఇమాన్నరాక్నుమేత్య పశుపదేగం రుద్రపదేమాదిత్యపదే పుష్పం దివ నాభా పృథివ్యా యథాయమానోదృశ్యే దేవస్వమిస్తమేఖండాయుమతిస్వేషా ఘతప్రేకా భువనస్య మధ్యే తస్యాం సువర్ణావధియో నిమిష్టౌ యయోర్దేవానామధిభాగధేయం అవజన్యం భయన్నుతా అవచక్రాణి వర్తయా రహం దోమస్య యక్షదం నవావు వేదం ప్రేషయిష్యతే దేవాంగేజపదిస్వేభిస్కృతాయస్వాదయ్యేజాయస్మాభ్యేజాభ్యస్తర్వాభ్యోమిడా తదో నాభయంగే ప్రజాభ్యసర్వాభ్యోమిడ నమో రుద్రాయ మేధుడే ఉదుసృష్టమాలిడ మే మై యజ్ఞమానంతరేణ సువర్గే లోకే యజమానకుంభిధే షన్నయే చిద్యుపదేషుష్పదే యస్మాద్భేషావే పృష్ఠా పలాయుష్ఠా సమిజ్ఞాస్థాః తదో నాభయంగే ప్రజాభ్యసర్వాభ్యోమిడ నమో రుద్రాయ మేధుడే తస్మై నమ తస్మై స్వాహేదం మ్రియసే ఆసానా విశ్వాసాయ ఇంద్రాహుదస్ప్యదం అహుదస్ హుదస్ హుదస్ అహుదస్ అహుదస్ హుదస్ ఇంద్రాగ్నే అసోమస్ వేదం పిబదం జుషేథా మాయమానందమో విదత్ వర్తిజో వాయుమా ప్రజా మాయస్వామి మిమం వివాద్ సర్వం దృష్టముభయం కృతం.